ద్రావయాత్వం సోమమింద్రః పిపాసతి ఉప నూనం యూజిషణాహరి ఆచజగామృత్రః స్వయం విత్సమన్యతే దాసూరిర్జనో యత్రాసోపస్య దృంపసి ఇదం తే అన్నం యుజ్యం సముక్షితం తస్యేహి ప్రద్రవాపివ అధ్వర్యవసోమమింద్రాయసూతన అధిభ్రద్రస్యాద్రదోపిచక్షతే శృణ్వందో దాస్వద్భరం ఉపభద్రం ఆపాతావృషనాకరీంద్రమపసూపక్షత అర్వాంచం త్వాసత్తయోద్భరసృజో వహన్ సుతవనేతుప భూషణం వృణీమహే యుజ్యాయ పురూవసం సశక్రశిక్షురుహూతలోధిజాదుజే రాజోదీమోచన సన్నస్సుశీలి భురుజోరివక్షుదం రాస్వ రాజోదీమోచన వేదన్నస్సు వేదముస్త్రియం వసుయంతం హినోషిమత్యం దేవి త్వా పూర్ణం రంజసేవేమి స్తోదవాఘ్నే తదస్య వేమ్యరణం హి తద్వసోస్తుషే వజ్రాజసామ్నే పరాగాభోజపశంకచ్చిదాగ్రణే నిత్యం రేక్ష్ణో అమర్త్య అస్మాకం పూషన్నదితా శివో భవం పృష్ఠో వాజసాదయే స్థూరం రాధస్వదాస్వం కురుంగస్య కిమిష్టిషు యాజ్ఞస్ప్లేటస్య సుభగస్య రాతిషు దుర్వశేష్మన్మహి దీభిః సాదాని కాండస్య వాజినః ప్రియమేధైరభిధిజూరిః షష్టిం సహస్రాను నిర్మజామజే నిర్జోథాని గవామృషీః వృక్షాశ్చిన్మే అభిభిద్వే ఆరారణుః గాం భజంత మేఘనాశ్వం భజంత మేఘనా భద్రం నో అపి వాతయమనాః హరిః ఓం. దూరాదిహే భజత్ సత్యం సుగతిస్విగత్ విభానం విశ్వధారణత్ నృవద్దశ్రామనోజుజారసేనపృథుపాజసా సచేతే అశ్వినోషసం యువాభ్యాం వాజినీవసూ ప్రదిష్టో వా అనుక్షత వాజం దూతోజసోషే పురుప్రయాణభూతయే పురుమంద్రాపురూపసూ సుషేకన్వాసో అశ్వినా సంభిష్టావాజసాతమేషయం తాసుభస్వతీ గంధారాధాసుషో గృహం తాసు దేవాజదాసుషే సుమేధామవీతారిణీ హృదైర్గవ్యోజిముక్షతం ఆనస్తోమముపద్రవతూయం శేనేభిరాశుభిః జాతమశ్వేభిరశ్వినా ఏభిస్తిస్రః పరావతో దివో విశ్వా నిలోచన ీరగర్విదాథ సాతలే ఆనోగోవంతమశ్వినాశ్వీరం సురథం రయం గోఢమస్వాదీర్షా వావృధానాశుభస్వీరస్వాహిరణ్యవర్తనీ విపరం సౌమ్యం వధు అస్మభ్యం వాజినే వసు భగవద్భ్యశ్చ సప్రథా శర్దిర్జం దమదాభ్యం నిరబ్రహ్మజనానాం జావిష్టం తూజమాగతం మోష్వా అన్యాం ఉపారతం అస్యపి పదమశ్వినా యుగం మదస్య దారుణః మధ్వో రాధస్య అధిక్ష్యా అస్మే ఆవరతం గజం శతవంతం సహస్రం వృక్షం విశ్వధారితం వృత్రాదిధివాం నరా విహ్వయం దేవనేషిణాః స్వాగద్భీరశ్వినాగతనం జనాసోక్తపరిషో హవిష్మంతో అరం కృతాః యుగాభ్యావందే అశ్వినా అస్మాకమద్యవామయం సోమో బాహిష్ఠో అంతమః యుగాభ్యాం భూత్వశ్వినా మధూనో ధృతిరాహీకో రథదర్శనే తదప్యుపదమశ్వినా తేన నో వాజినీవ సూపస్వే లోకాయ సంగవే స్వహతం వీవరీరిహాః ఉదనో దేజాయుధ ఉత సింధో గ్రహర్విదా అపద్వారే వర్షదః ద్రే జో నరాధో విభిష్మదాజనా సత్యాయ హే సస్వదూర్దశతూతిభిర్నవ్యాసీభిస్తుస్తిభిర్వామృణన్వసూహే జాజిక్కన్మమాగతం ప్రియమేధముపస్తుతం అత్రిం సింజారమశ్వినా యశోదగృద్వేదనేం శృంగోష్వగస్యం యథావాజేషు శోభరిం ఏతావద్వాం మృగన్వసూవతో బాభూయో అశ్వినా కృణంతః సుమ్నమీమహే రథం హిరణ్యబంధురం హిరణ్యాభీసుమశ్వినా ఆయిస్థాదో దివిస్పృశం హిరణ్యజీవాం రథీరీషాక్షో హిరణ్యజాః ఉపాదచక్రాహిరణ్యజాః తేన నో వాజినీ వసూపరాపతశ్చిదాగతం ఉభేవాం సుష్ఠుతిం మమ ఆవహేషే పరాగాత్ పూర్వీరస్మందావశ్వినా విశోదాసీనమర్త్యా ఆనోజుమ్నైరాశ్రవోభిరాజాతమశ్వినా ఉదరుశ్చంద్రానా సత్యా ఏణవాం ప్రషత్సభోయోహంతు పర్ణినాః అచ్చాస్వధ్వనజననం భావనుగాయసం వర్తతే సహ నక్రమభివాధతే హిరణ్యజేన ద్రవత్పాణిభిరశ్వైః జీజవనానా సత్యా ఇవం మృగం జాగ్రాం సంసరో ఆవృణన్ వధు తానః ప్రియంకరిటాదయం మే అశ్వినాయిచ్చైద్యోదశ్రాజ్ఞోమంస్వరాజిచ్చైద్య కృష్ణజశ్చర్మన్నా అభియోజనా ేనాపసాగాేయంతి చేతరాహ అన్యోనేత్సూరిహతే భూరివత్తరోజనా మహాయింద్రోజపూజసాభర్జన్యో వృష్టిమాంగీవ సోమైర్వత్సస్య వావృధే ప్రజామృతస్య విప్రాతః ప్రయద్ఫలం దమన్నాజః ఇంద్రం జరక్రతస్తోమైర్యజ్ఞ సాధనం యామిబ్రూవరాయుధం తమస్య మన్యవేపి సో విశ్వానమంత కృష్ణజాః సముద్రాదే సింధవః ఓజస్తదస్య ద్విషభుభేయః సమవర్తయత్ ఇంద్రశ్చర్మే వరోదసీ విచిద్భద్రస్య రోధతో వజ్రేణ శతపర్వణా శిరో విభేదవృష్ణినాః ఇమామభిప్రణోనుమో విపామగ్రేషు ధీతజాః అగ్నే శోచిర్నజిద్యుతాః గుహా సతీరు పద్మనా ప్రయచ్ఛోచం దధీతజాః కణన్వారస్య ధారయా ప్రణతమిం గణసీమహిరయం గోమంతమశ్వినం ప్రబ్రహ్మ పూర్వచిత్తయే అహమిద్ధి విదుష్పదీ మేధామృతస్య జగ్రభ అహం సూర్యయివాజని అహం రత్నే నమన్మ నాగిరస్వంభామి కణ్వవత్ తేనేంద్రస్వష్మమిద్దధే హే త్వామింద్రణదుష్టుపురుషయోజే చ దుష్టుభుః ధస్వసుష్ఠూతః యజస్య మన్యురధ్వనేద్విరత్నం పర్వసో రుజన్ అపస్స ముద్రమైరాజత్ విదృష్ణా ఇంద్రధర్మసిం వజ్రం జఘం సదస్య విషాహ్యగ్రగృణ్విషే నద్యాభైంద్రమోజసానాంతరిక్షాని వజ్రిణం నవిర్యజంత భూమాజ యస్త్రమహీరపస్త భూయమాన ఆసయత్ నితం వజ్రాసుష్ణసః యజిమే రోదసీ మహీషమీషీ సమజగ్రభీత్ తమోభిరిందతం గూహః యయింద్రజరాజస్వాభృగభోజేతరుష్టువః మమేదుగ్రశ్రుధీహవం ృతం దూహత ఆశిరం ఏనాదశ్యుషీ జాయింద్ర ప్రస్వస్వాదాగర్భమచక్రిరన్ పరిధర్మే సూర్యం స్వామిచ్చేన వాృధ స్వాం సుదాసైంద్రవ ప్రణీతి శూత ప్రశస్తిరద్రివ యజ్ఞో వీరం దసాయ్యా ఆన ఇంద్రమహీమి సంపురన్న దర్శిగో మాదీ ఉద ప్రజా సువీర్యం ఉదత్య దాస్వశ్రయంద్రనాహూషీష్వా అగ్రే భిక్షు ప్రదీదాయత్ అభిమ్రజన్నదగ్నిషేసూరాపాకచక్షసం యదింద్రమృగజాసిన యదంగతీయదైంద్ర ప్రరాజశిక్షిభి మహాభారభోజసా సంవాహవిష్ణాజీర్విష ఉపబ్రువత భూతయే పురుద్రజ సమిందూభిః ఉపహ్వరే గీరీనా సంగతే చ నదీనాప్రో అజాయత అతల సముద్రముద్వతశ్చిగిత్వాపశ్యతి యతో విపానయే జాతి ఆది ప్రత్రస్య రేతసో జ్యోతిష్పశ్యం దివాసరం పరో యజిధ్యతే దివా కన్వాదీంద్రదేవీం విశ్వే వర్ధం దిపౌంస్యం ఉదోషవిష్టవృష్యం ఇమాంద్రదృష్టతిం జుషస్వ ప్రసుమామావ ఉద ప్రవర్ధయామతిం ఉద బ్రహ్మణ్యా భయం దుభ్యం ప్రవృద్ధవద్రివ విప్రాదక్ష్మీవసే అభికన్వా అనూషదాన ప్రవతీ ఇంద్రంబణీమతి ఇంద్రముక్షామీవృధ సముద్రమీవ సింధవ అనుత్తమన్యుమజరం ఆనోజాహివ రావతో హరిభ్యాం హర్యలాభ్యామమింద్రసుతంబీవ ్రహందమజనాసో వృత్తపరిషమం దేవాజసాదే అనుసీ భూమేతసం అనూసు బాణాసైంద్రవ మందస్వాసుందరభుతేంద్ర సర్జనాపతి మత్స్వామివస్వతో మదీ వావృధానౌ భజ్య విభా భజ్యరోరవీత్ ృద్రహాసోమపాతమూర్వజా అస్యేకైషా నవోజసా ఇంద్రజోషూయసేవసు అస్మాకం పాసుతాపరీతపృష్టా అభిప్రజా శతం వారం దుహరయ ఇమాం సుపూర్యాం ధియం మధోర్ఘృతస్య విద్యుషీ సన్వా బుద్ధేన వా మృదుః ఇంద్రమిద్విమాహీనాం మేధే వృణీతమద్యాః ఇంద్రం ధనుష్యురూతయే అర్వాంచన్ త్వా పురుష్ ప్రియమేధస్తు దాహరీ సోమపేయాయ వక్షతః శరదమాదిరిందిరే సహస్రం వర్షావదనే రాధాం శ్రీయాద్వానాం తేగి సతాన్యర్వతాం సహస్రాదశగోనాం దశపజ్రాజాం మే ఉదానకగోదిమముష్ట్రాం చ దుర్యుజో దదత్ సవసాజాధ్వం జనం శ్రేష్ఠభవిత్రోక్షరత్పర్వతేషు రాజతీయోజామం శుభ్రాజిధ్వం నిపర్వతాహాసత ఉదీరయంతవాజుభిర్వాస్రాద కృష్ణీ మాతర యుక్షంతీషం పవంతి మరుతోమిహం ప్రవేపయంతి పర్వతాన్ని వాయుభిః నియజ్యామాయవోర్మలే మహే దృష్మాయే నిలే యుష్మానక్తమూలే యుష్మాహవామహే యుష్మాధ్వరే ఋణప్సవశ్చిత్రాయామేభిరీరతేష్ణునా దివ సృజంతి రశ్మిమోజ సాపంథాం సూర్యాయజాతవే తే భానుభిర్వితస్థిరే ఇమాం మే మరుతో గిరమిమం సోమమృభుక్షణః ఇమం మే వనతాహవం ీనిసరాం శ్రీకృష్ణాయోజు దుఃఖే వజ్రిణే మధు ఉత్సంగబంధముద్రిణం మరుతో యద్ధవో దివస్సుం నాయంతో హవామహే ఆదూ నవుపగంతన యూయం నిష్టాసూదానవోరుద్రారుభుక్షణోదమే ఉత ప్రచేతసోపదే ఆనోరయమ్మదచ్యుతం పరక్షం విశ్వధాయసం యత్తామరుతో దివ అధీవయద్గీరీణాం యామం శుభ్రాజిధ్వం స్వామేర్మందధ్వయిందూభిః ఏతావదస్థితేషాం సుమ్నం భిక్షేతమత్యాః అదాభ్యశమన్మాభిః ఏ ద్రప్సాజీవరోదసీదమంత్యను వృష్టిభిః ఉత్సం దుహంతో అక్షీతం ఉదుస్వామేభిరీరథముద్రధైరుదు వాయుభిః ఉత్సోమై కృష్ణీమాతరః ఏ నామ దుర్వసం యథుం యేన కణ్వం ధనస్పృతం కాలే సుతస్య ధీమహి ఇమావూవస్సుదానవో ఘృతం న విప్యుషీరిషాః వర్ధాన్ కాండస్య మన్మభిః వానూనం సూదానవో మదసా వృక్తపరిఘృటః బ్రహ్మా కోపస్స పర్యతి నహేష్మయద్ధవః పురా స్తోమేభిర్వృక్తపరిఘృటః శ్రద్ధాన్ ఘృతస్య నింద్వాసః సముద్రే మహతిరపస్సం క్షోణీ సమసూర్యం సంవజ్రం పర్వతో దుఃద్రం పర్వతో జుర్విపర్వతాంగరాజినాః చక్రానావృష్ణిపౌంశ్యం అనుత్రతస్య యుధ్యతః సుష్మామావన్నుతక్రతుం అన్వేంద్రం వృత్రతూర్యే యుజ్జద్ధస్త అభిద్యవశిప్రాశీర్షంగీరణ్యయీః శుభ్రావ్యంజతశ్రియే వృషనాయత్వరావతముక్ష్ణోరంధ్రమయాతన యౌర్ణచక్రదద్భియా ఆనో మఖస్య ధావనే స్వైర్హిరణ్యపాణిభిః దేవా సముపగంతన ఎదేషాం బృహదీరథే బృహదిరోహీత యాంతి శుభ్రారిణం నపః సుషోమే సర్జనాభక్త్యాజీకే పశ్చావతి యయుర్నిచక్రజానరాః కదాగచ్చాధవరుదయిత్రా విబ్రహ్మవామానం మార్దీకేభిర్నాధమానం కర్ధనూనం కదప్రియో యదింద్రమజాహాతన కోవస్స ఖిత్వవోహదే సహోర్వో వజ్రహస్తైకణ్వాసో అగ్నిం మరుద్భిః సుషేయిరణ్యవాసీభిః ఓషపృష్ట ప్రయజ్జూనానం వ్యసేసుభితాయ అవృత్యాం చిత్రవాహాజాన్ నిరజశ్చిన్నిదీహతే పరుషానాసో మన్యమానాః పర్వతాశ్చిన్నియే మిరే ఆక్షరావానో వహన్నంతరిక్షేణ పతతః ధాతారస్తు పతే వజాః అగ్నిర్హిజాని పూర్యశ్చందో నసూరో అర్చిషాః ఏ భానుభిర్వితశ్చిరే ఆ నో విశ్వాభిరుతిభిరశ్వీరాగచ్చతం యువం దస్రాహిరణ్యవర్తనీకరం సోమ్యం మధు ఆ నూనం జాతమశ్వినారథేన సూర్యత్వజా భుజీహిరణ్యపేషసా కవీగంభీర చేతసా ఆయాతం నహూఢస్పర్యాంతరిక్షాత్సు వ్యక్తిభిః వాధో అశ్వినా మధుకన్వానాం సవనే సుతం ఆనో యాతం నిరస్పర్యాంతరిక్షాదధ ప్రియా పుత్రః కణ్వస్య వాభిః సుషావ సోమ్యం మధు ఆనో యాతముపశ్రుత్యశ్వీనా సోమవీదయే స్వాహా సోమస్య వర్ధనా ప్రకవీధీతిభిర్నరా యచ్చిద్ధివాం పురర్షయో జుహూరేవ సేనరా ఆయాతమశ్చినాగతముపేమాం సుష్టుతిం మమ ఇవశ్చిద్రోచనాదధ్యానో గంతం స్వర్విదా ఏభిర్వత్స ప్రచేతసా స్తోమేభిర్హవనశ్రుత ఇమన్యే పర్యాధతే స్మ సోమేభిరశ్వినా పుత్రః కణ్వస్య వామృషిర్గేర్భిర్వత్సో అవీవృధత్ ఆభాం విప్రాజిహావసే స్వస్తోమేభిరశ్వినా అరిప్రావృత్రహంత పాతానో భూతం మజోభువా మాయద్వాం జోషనారథమతిష్ఠద్వాజినీ వసు విశ్వాన్యశ్వినా యుగం ప్రధీతాన్యగచ్చతం అత సహస్ర నిర్నిజారసేనాయాతమశ్వినా మత్సో వాం మధు మధ్వచోసం సీత్కావ్యః కవిః గురుమంద్రాపూరూపసూ మనోతరారజీనాం సోం మే అశ్వినా భీమమభిమన్నీ అనూషాతాం ఆనో విశ్వాన్యశ్వినా దత్తం రాధాం శక్రజా కృతం న రిత్యావతో మానోరీరథతం నితే జన్నా సత్యాపరావధియద్వాస్థో అధ్యంబరే అత సహస్ర నిర్నిజారథేనాయాతమశ్వినా యో వాం నా సత్యాభిర్గేర్భిర్వత్సో అవీవృధత్ తస్మై సహస్ర నిర్నిజమిషం ధత్తం ఘృతశ్చుతం స్మాదూర్జం ఘృతస్తుతమశ్వీనాగచ్చతం యువం యోవాం సుమ్నాయ దుష్టవద్వసూయాద్వారుణస్పతి ఆనో గంతం యజాదసేమం స్తోమం పురుభుజా కృతం నః సుశ్రియో నరేమాదాతమభిష్టాయే ఆభాం విశ్వాభిరుతిభిః ప్రియమేధాహూషద దానం దామధ్వరా నామశ్వీనాజామాభూతిషు ఆనోగంతం అయో భువాస్వీనాసంభువాయుగం యోవాం విపన్నో ధీతిభిర్గేర్భిర్వత్సో అవీర్వృధత్ యాభిక్కణ్వం మేధాదిశిం యాభిర్వసంతసవ్రజం యాభిర్గోసర్యమావతం తాభిర్నావతం నరా యాభిర్నరాత్రసదశుమావతం కృత్వేధనే తాభిష్వా అస్మాంగస్మినా ప్రావతం వాజసాతయే ప్రభాం సోమాయుగ్రతయోగిరో వర్ధంతస్వినా పురద్రావృత్రహంత పాతానో భూతం పురుస్పృహా త్రీణి పదాన్యస్వినో రావిశాంతి గుహా పర కవీరితస్య పద్మాభిదర్వా జీవే బృహస్పతి ఆనో నమస్వినా యువం వత్సస్య గంధమవసే ృథుర్యోజితం జాహరాదయరిక్షే యద్దివి యత్పంచమానుషామను ధృమ్ణం దద్ధత్తవశ్వినా ఏ వాందం సాంశ్వినా విప్రాసప్పది మా మృషు ఏ వేత్కాన్వస్య బోధనం అయం వాం ఘర్మ అశ్వినా సోమేన పరిషిచ్యతే అయం సోమో మధూమాన్ వాజినీ వసూజేన వృత్రం జిగే దథః యజత్సు యద్వనస్వతౌ యదోషాదేషు పురుదం ససాకృతం తేన మావిష్టమశ్వినా యజ్ఞా సత్యాభురణ్యథో యద్వా దేవభిషజ్జతాః అయం వాం వత్సో మదిభిర్న విందతే హవిష్మంతం నిగచ్చతః ఆనో నమశ్వినో నిర్హి స్తోమం చికేత వామయా ఆసోమం మధుమత్తమం ఘర్మం సింజాత సర్వణి ఆనూనం రఘువర్తనిం రథం తిష్ఠాసో అశ్వినా ఆ వాం సోమా ఇమే మమ నభో నచుచ్చ వీరత సత్యోక్తైరాజుక్షీమహిరశ్వినేత్కాన్వస్య బోధతం యద్వాం రక్షీమాహం ఉత యద్వాం దీర్ఘతమాజువాహం వైన్య సాధనేష్వేదేతో అశ్వినాచేతలేతాం జాతం ఛద్దిష్పాహుతన పరస్పాభూతం జగత్పాహుతనస్వనూపా వర్తిస్తోకాయతన జాజజాతం యదింద్రేణ సరథం జాతో అశ్వినా యద్వా వాయునా భవతః సమోగసా యదాదిత్యేభిర్నృభిః స్వజోషసా యద్వా విష్ణోర్విక్రమణేషు తిష్ఠతః యద్యాశ్వినాహం భువేజవాజసాతజే యత్ప్రత్సు దుర్వణే సహస్రశ్రేష్టమశ్వినో నవాహ ఆనూనం జాతమశ్వినే బాహవ్యానీవాంహితా ఇమే సోమాసో అధి దుర్వసే యదాభివేకన్వేషు వామస జన్నా సత్యా పరాకే అర్వాకే అస్తి భేషజం తేన నూనం విమదాజ ప్రచేతసా వత్సనిర్వత్సాజ యచ్చతం అభత్స ప్రదేవ్యా సాకం పాతారమశ్వినోః యా వర్దేవ్యా మతిం విధాతిం వచ్చేభ్యః ప్రబోధజోషో అశ్వినా ప్రదే విసూనృతే మహి ప్రయజ్ఞహోతరా నృఢక్ ప్రమదాయశ్రవో బృహత్ యదూషో యాసి భారునామం సూర్యేణరోచసే ఆహాయమశ్వినో రథో భర్తిర్యాది నృపాయ్యం యదాపీనాసో అంసభోగావో న దుఃఖ్రబూధభి యద్వాణీరనూషద ప్రదే వయంతో అశ్వినా ప్రద్యుమ్నాయ ప్రసవసేన మృషాహ్యాయ ధర్మణే రక్షాయ ప్రచేతసా యన్నోనం దీభిరశ్వినా పితుర్యోనా నిషీదథ యద్వా సుమ్నేభిరుక్ష్యా యత్సో దీర్ఘ ప్రసద్మని యద్వాదోరోచరే దివః యద్వా సముద్రే అధ్యాకృతే గృహే తాజాతమశ్వినా యద్వా యజ్ఞం మనవే సంమిమిక్షసు రేవేత్రాణ్వస్య బోధతం బృహస్పతిం విశ్వాన్ దేవా అహం భూభైంద్ర విష్ణో అశ్వినా వాసుభేషసా అశ్వినా భువే సుదంససా గృభే కృతయోరస్తి ప్రణః సఖ్యం దేవేష్వధ్యాప్యం యజోరథి ప్రజ్ఞా సూరే సంతి సూరయాః సోమ్యం మధు యద్యాస్వీనావ్యత్ప్రాక్స్థోవాజినీవసు యద్రహ్యవ్యన విదుర్వసే యదౌ హువే వామతాగతం యదంతరిక్షే వ్రతః పురుభుతా యద్వేమే రోదసీ అను యద్వా సదాభిరధిష్టోరసమదాయాశ్వినా సమగ్రే వ్రతపాసి దేవామధ్యేష్వాజ్ఞేష్ సమాధిప్రదస్యో విదథేషు సహంత అగ్నేరీరధ్వరాణ సత్వస్మలవద్విషో జిజోధిజాదవేద అదే వీరగ్నేహరాజీ అందిజిత్సంతమయజ్ఞం వర్తస్య రిపో నోపవేషిజాదవేద మర్తామత్యస్య తే భూరినామమనామహే ప్రాసో జాతవేదసః విప్రం విప్రాసో వసే దేవం వర్తాసభూతలే అగ్నిం వేర్భిర్హవామహే ఆదే వత్సో మనోజమత్పరమాచ్యః సధస్తాత్ అగ్నే త్వాం కామయా గిరా రుద్రాహి సదృంగశిల్విశో విశ్వాను ప్రభుః సమత్సత్వాహవామహే అవత్స్వగ్నిమవసే వాజయంతో హవామహే వాజేషు చిత్రరాధనం రత్నో హి కవీర్యో అధ్వరేషు సదాచ్ఛవో దానం యశ్చ దత్సి స్వాంజాగ్నే తన్వం విప్రయస్వాస్మభ్యం చ సౌభాగమాయజస్వ భద్రం నో అపి వాతయమనః హరిః ఓం ఇంద్రమపాదమోమదస్సవిష్ఠచేతసి ఏనామసిన్యాత్రిణమీమహే ఏనాదసగ్భవద్రీగం వేపయన్ తమ్ స్వర్ణరణం ఏనా సముద్రమావీధాతమీమహే ఏన సింధుం మహీరపోర్తాంగివ ప్రచోదయాః మందామృతస్య జాతభేతమీమహే ఇమాం స్తోమమభిష్టాయే ఘృతన్న భూతమద్రివః ఏనాను సద్యవోజసా వపక్షీథ ఇమంజోషస్వగిర్వనస్ సముద్రజీవ బిన్వతే ఇంద్రవిశ్వాభిరుతిభిర్వపక్షీథ యోనో దేవః పరాపతస్సహిత్వరాజమామహే దివో న వృష్టిం ప్రసయన్ వపక్షీథ అపక్షురస్య కేతవ ఉదవజ్రోగవస్యోః యోనరోదసీ అవర్ధయత్ యది ప్రవృద్ధ తత్పదే సహస్రం మహిళా అఘాః ఆదిత్యేంద్రియమహి ప్రభావృధే ఇంద్రస్సూర్యశ్చరస్వధర్మ్యర్ధధానవోషధి అభ్యర్వణే వసాసహి ప్రభావృధే ఇయం దరింద్రియాపతి ధీరే దినవీయసి సపర్యంతి పురః ప్రజామినీ తయిత్ గర్భో యజ్ఞస్య దేవయఃప్రదం పునీత ఆనుషక్ సోమైరింద్రస్య వావృధే విమీతయత్ శరీర్మిత్రస్య వప్రథయింద్రస్వమస్య పీతరే రాజీవాజీవ సుంభతే విమీతయత్ యం విప్రా భుక్తవాహరో విప్రమందు రాజవాహ ఆసన్ ఋతస్వరాజేంద్రాయీయనత్ప్రశస్తూతయ భూతజేనోషధ ప్రశస్తే నవిబ్రాహీతమింద్రవిష్ణాభియద్వాఘత్రిలాప్యే చక్రపరాపతి సముద్రే అధిమందసే అస్మాకమిత్సుమేరనాశమిందూభిర్వాసీసుందతో మృధవజమానస్ సత్పదే ఉక్తే రాజశరణ్యసిసమిందూభిః ంద్రమింద్రం గృణీషణి అథాయ దుర్వేర్జానుభవాతమం హోత్రాభీంద్రం వాధుర్జానసుీరస్ ప్రణీతయ పూర్వీరుత ప్రశస్త విశ్వావసో నిరాసుషేవ్యానసో ఇంద్రం భృద్రాజనందేవాసో దధిరే పుర ఇంద్రం వాణీరూషతాసమోదే మహాంతం మహిళావజనం సోమేభిర్హవనశ్రుతం అర్కైరభిప్రణోమోజసే అజనంక్తోరోదీరాంతరిక్షాణి భద్రిణం అమాదిశ్రమోజసృతనాజ్యే దేవాస్వాదధిరే పుర ఆదిత్రే హరిజలాహరీవక్షో యదా వృత్తం నీవృతం సవసావజ్రిన్నవధీ విష్ణురోజసాత్రీ పదవీచక్రమే ఆదిత్రే హరిజలాహరీవక్షే హరిజలాహరీవృధాతే దివే దివే ఆదిత్రే విశ్వాభువనాని మేమిరే యదాతే మారుతేభ్యమింద్రనిలేమిరే ఆదిత్రే విశ్వాభువనానిలేమిరే యదా సూర్యమహం దివి శుక్రం జ్యోతిర్హారయ ఆదిత్రే విశ్వాభువనానిలేమిరే ఇమాంద్రజేంద్రవృషజనిప్రయత్తిధీః జామిం పదే బిభ్రదీం ప్రాధ్వరే యమాని ప్రియోస్వరన్భాయజ్ఞోహరాధ్వరే సువీర్యం స్వస్యం సుహోజామింద్రదధిరూర్వచిత్తే ప్రాధ్వరే ఇంద్రసుమేక్షమేవాదే వృధ సుపాదస్వశ్రవస్తమస్తమప్సుజిత్ సమేవాజసాదయింద్రం భరాయ సుష్మినం ఇజంతయింద్రగర్వణో రాదిక్షరజున్వద మందాలో అస్య వర్గిలో విరాజసి నూనంతదింద్రదద్ధిలో యత్వా సున్వంత జీమహే రజిన్నశ్చిత్రమాభరా స్వర్విదం సోదాయత్తే విదర్షణిరది ప్రదర్థయద్గిరాః వజాజివానో రోగతే జుషంతయత్ ప్రత్నవజ్రనజాగిరశృణుధీజ ఋతుర్హవం మదేవదేవక్షితాకృత్వానే క్రీడనందోమృతా బోధ ప్రపదాయతీః అయాధియాయ గుచ్చతే పదర్దివః ఉతోపదేర్య గుచ్చతే గ్రష్టీనామే గయిద్వసి నమో వృధైరవశ్రుభిస్సుతేరణ